నాలుగు ప్రేరణలు 26వది. నీ మానసిక భావాలను నువ్వు విశ్లేషిస్తే ఇవి ఉత్తారుచందే కాక వేళ్ళూరిన భావాలను తెలుసుకుంటావు. నీ భావాలకు మూలం ప్రాథమిక వాంఛలైన ఆహారం, లైంగిక వాంఛ, నిద్ర, స్వీయ సంరక్షణలో ఇమిడి ఉంటుంది. నీవు నిజంగా సాధన చేసి జీవితాన్ని, నీ జీవనశక్తిని నడిపించి అన్ని ప్రేరణలను అర్థం చేసుకోదలుచుకుంటే నువ్వు ఈ నాలుగు ప్రాథమిక వాంఛలను అర్థం చేసుకోవాలి. నీకున్న ఏ సమస్య అయినా ఈ నాలుగు వాంఛలకు సంబంధించిందని కనుగొంటావు. ఆహారం తీసుకునే అలవాట్లు సాధనలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సాధకుడు శరీరాన్ని పాడు చేసేవి, నాడీమండలాన్ని చీకాకపరిచేటటువంటి ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వేయాలి. ఇది నీకు ఆరోగ్యవంతమైన దేహము, ఊపిరి, మనస్సు వల్ల సంభవించే సంతోషాన్ని ఇస్తాయి. నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు, నువ్వు మితిమీరి భోజనం చేసినప్పుడు, నువ్వు అలసిపోయినా, నిద్రాగ్రస్తుమైనా లేక నీకు జీర్ణ సమస్యలు ఉన్నా ధ్యానం చేయరాదు. సరైన సమయం ఎంచుకొని ధ్యానం చేయి. లైంగిక వాంఛ. చాలామంది లైంగిక వాంఛలు తీసుకోవడానికి జీవిస్తారు, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని అనుభవించలేరు. ఈ సంతోషాన్ని అనుభవించడానికి వ్యక్తికి అంతశక్తి అవసరం. ఒక్కొక్కసారి అది ఉండదు. నీ ఆహార అలవాట్ల వల్ల అయితేనేమి, నీకు కావలసినంతసేపు విశ్రాంతి లేకపోవడం వల్లనైతేనేమి, లేకపోతే చక్కటి నిద్ర ఎలా పొందాలో తెలియకపోవడం వల్ల అయితేనేమి, దేహం మనసుతో సమన్వయపరచుకోలేదు. అప్పుడు నువ్వు రతి క్రీడలు సమంగా ఆడలేక, రెండో వ్యక్తిని సంతృప్తిపరచలేక ఎప్పుడు భయపడుతూ ఉంటావు. ప్రేమతో చేయకపోతే సంభోగము ప్రమాదకరమైనది. కొంతమంది దీనిని భౌతిక వ్యాయామంలాగా జరుపుతారు, కానీ ఇది ఆరోగ్యకరమైన విధానం కాదు. ఆకలి నీ దేహానికి మాత్రమే సంబంధించింది, కానీ సంభోగ వాంఛ నీ దేహానికి మాత్రమే సంబంధించింది కాదు. మనస్సులో ఈ ఆలోచన లేక భావం రాకపోతే రతిక్రియ చేయలేవు. సంభోగ వాంఛ మొదట మనస్సులో స్ఫురిస్తుంది, తరువాత అది శారీరకంగా వ్యక్తీకరింపబడుతుంది. ఆహారం కోసం కోరిక మొదట దేహంలో కలుగుతుంది, తరువాత ఆహారం మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర. ఆఖరుకు ఆహారం, సంభోగం కూడా ఇవ్వలేనంత సుఖ సంతోషాలను నిద్ర సమకూరుస్తుంది. నిద్రావస్థ దేహానికి సాధిస్తుంది. నిద్రావస్థలో మనసులో ఏమీ ఉండదు. చైతన్య స్థితిలో ఆలోచన నుండి నీ మనస్సుకు స్వేచ్ఛనిస్తే నువ్వు నిద్రపోతావు. నిద్రపోయాక ప్రొద్దుట అలసిపోయినట్టుగా సామాన్యంగా నీకు భావన కలుగుతుంది. ఎందుచేతనంటే నీవు చక్కటి నిద్ర ఎలాగ పొందాలో తెలియదు కాబట్టి. నీకు ఎన్నో బెంగలుండి ఎన్నో సమస్యలు తలసి ఉండడం వలన కొన్నిసార్లు నువ్వు నిద్రపోలేవు. నీ అంతర్భాగమైన మనసు నువ్వు గార్డెన్లో ఉన్నా వేకువగా ఉండడం వల్ల నీకు చక్కగా నిద్రపోయినా ఇంకా నువ్వు అలసిపోయినట్టు ఉంటావు. ఆరు నుండి 7 గంటల నిద్ర మంచిది. నిద్రపోకుండా ఉండడం కోసం నిన్ను నువ్వు బలవంతం చేసుకుంటే అది అనారోగ్య కళ. ఏమైనప్పటికీ సూర్యోదయానికి పూర్వమే రావడం నేర్చుకో. సోమర్తనం లేక బద్ధకం మానవ పురోగతికి అడ్డు వచ్చే పాపాలన్నిటిలో పెద్దది. యోగులు ఇంకొకమైన నిద్ర యోగ నిద్ర అనేదాన్ని సాధన చేస్తారు. యోగ నిద్రలో వారు స్వచ్ఛందంగా నిద్రలోనికి వెళ్ళిపోతారు. ఋషి నిద్ర సంపూర్ణ సదేవదని అర్థం చేసుకున్నారు. వారు తెలివిలో ఉండి నిద్రపోగలిగే యోగ నిద్ర పద్ధతిని కనుగొన్నారు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ ఈ స్థితిలో నువ్వు నీ చుట్టూ జరిగే అదే సంగతులను గ్రహించగలవు. చుట్టూ వాళ్ళంతా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావని అనుకుంటారు. కానీ నువ్వు పూర్తిగా మెలకువతో సాగదీరి ఉన్నావు. ఈ పద్ధతిలో నువ్వు నీ దేహానికి సంపూర్ణ విశ్రాంతి ఇవ్వగలవు. నీ ఊపిరిని ప్రశాంతంగా నీ మనస్సును నిశ్చింతగా ఉంచగలవు. స్వీయ సంరక్షణ. ఈ అన్ని శక్తులలో మానవుల్లోనూ పశువుల్లోనూ బలీయమైనది స్వీయ సంరక్షణ. నీ జీవితానికి ప్రమాదం ఎదురైనప్పుడు నువ్వు పారిపోవడం కానీ లేకపోతే నీ సాయశక్తుల సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తావు. నీ దేహాన్ని కోల్పోతావేమోనన్న భయం నీలో అంతర్గతమై ఉన్నది. మీకున్నది మీరు పోగొట్టుకుంటారేమోనన్న భయం వల్ల మీకు కావలసింది మీరు పొందలేకపోవచ్చుననే తాపత్రయం వల్ల భయం ఉండును. ఎప్పుడైతే ఈ ప్రాథమిక వాంఛల గురించి నువ్వు తెలుసుకొని వాటిని దారిలోకి తేవడానికి ప్రయత్నిస్తావో అప్పుడు నీకు ఆహారాన్ని లేక నీ నిద్రను లేక నీ కామవాంఛను అదుపులో పెట్టుకోవడానికి సుఖతరం అవుతుంది. నువ్వు మానవుడు కాబట్టి అటువంటి స్వీయ నియంత్రణ నేర్చుకోవడం అవసరం. నీ దేహాన్ని పదిలపరచుకొని కాపాడుకోవడానికి మంచి ఆహారం తిను. నువ్వు అలసిపోయినప్పుడు పడుకోవడం నేర్చుకో.